చూసినా నా సిన్ని మరదలను నడువంగా చూసినా నా సిన్ని మరదలను నడువంగా చూసినా నా సిన్ని మరదలను నడువంగా చూసినా అరే అంత కూడా వనికి రాదు పిల్ల అప్సరసే అలిగిపోవు పొల్ల అంత కూడా వనికి రాదు పిల్ల అప్సరసే అలిగిపోవు పొల్ల అరే పెదవి మీద ఉందమ్మా నీకొక్క మచ్చ ఆగలేక ఉరికచ్చి ఆడ నేను గిచ్చా పెదవి మీద ఉందమ్మా నీకొక్క మచ్చ ఆగలేక ఉరికచ్చి ఆడ నేను గిచ్చా సత్యంగా చెబుతున్న పిల్ల నీ మీద ఇచ్చగలిగిందే మల్లా సత్యంగా చెబుతున్న పిల్ల నీ మీద ఇచ్చగలిగిందే మల్లా జాం పండులాగారే ఉన్నది నీ బుగ్గ ఏందమ్మో ఎరుపెక్కే కుంపదీసి సిగ్గా జాం పండులాగారే ఉన్నది నీ బుగ్గ ఏందమ్మో ఎరుపెక్కే కుంపదీసి సిగ్గా సిగ్గు చింతలు ఎక్క పిల్ల నాతో లగ్గానికి మొగ్గు చూపే పొల్ల సిగ్గు చింతలు ఎక్క పిల్ల నాతో లగ్గానికి మొగ్గు చూపే అరే అరే అరే అరే నా సిన్ని మరదలను నవ్వంగా చూసినా నా సిన్ని మరదలను నవ్వంగా చూసినా నా సిన్ని మరదలను నవ్వంగా చూసినా నా సిన్ని మరదలను నవ్వంగా చూసినా ముత్యాలే రాలినాయ పిల్ల కందిరీగలాంటి నీ నడుముకుంది మడత కల్పు నువ్వు తీసేటప్పుడు ఖచ్చితంగా ముడత కందిరీగలాంటి నీ నడుముకుంది మడత కల్పు నువ్వు తీసేటప్పుడు ఖచ్చితంగా ముడత అందానికి అందవు నువ్వమ్మ బాగలేకపోతున్నా ముద్దుగుమ్మ అందానికి అందవు నువ్వమ్మ బాగలేకపోతున్నా ముద్దుగుమ్మ మా ఇంటి వెనకాల మల్లె పూదోట ముచ్చట్లు పెడదాము రాయే ఈ పూట మా ఇంటి వెనకాల మల్లె పూదోట ముచ్చట్లు పెడదాము రాయే ఈ పూట నన్ను నువ్వు ఇష్టపడితే పిల్ల ఇంత కష్టం రాకుండా చూద్దాం నా సిన్ని మరదలను నవ్వంగా చూసినా నా సిన్ని మరదలను నవ్వంగా చూసినా నా సిన్ని మరదలను నవ్వంగా చూసినా ముత్యాలే రాలినాయ పిల్ల నవరత్నాలే గూలినాయ పొల్ల ముత్యాలే రాలినాయ పిల్ల నవరత్నాలే గూలినాయ పొల్ల పిల్ల నీకుందే ముక్కు మీద కోపం కోపాని కచ్చినప్పుడే ఇంకింత అందం పిల్ల నీకుందే ముక్కు మీద కోపం కోపాని కచ్చినప్పుడే ఇంకింత అందం నా సొంతమేనే నీ అందం అబ్బ వేస్తానే మూడు ముళ్ళ బందం నా సొంతమేనే నీ అందం అబ్బ వేస్తానే మూడు ముళ్ళ బందం అరే అరే కొంటానే నీకోసం సక్కని బంగులా బంగ్లలోన గట్టిత్తా టుంగు టుయ్యాల కొంటానే నీకోసం సక్కని బంగులా బంగ్లలోన ఇద్దరం ఊగుదామె పిల్ల ఇక మనకెక్కడి దేరంది మల్లా ఇద్దరం ఊగుదామె పిల్ల ఇక మనకెక్కడి దేరంది మల్లా నా సిన్ని మరదలను నవ్వంగా చూసినా నా సిన్ని మరదలను నవ్వంగా చూసినా నా సిన్ని మరదలను నవ్వంగా చూసినా నా సిన్ని మరదలను నవ్వంగా చూసినా ముత్యాలే రాలిన మరదలను నడువంగా చూసినా నా సిన్ని మరదలను నడువంగా చూసినా నా సిన్ని మరద